అరవే సాధసంగమము చెప్పడం వల్ల సంసారం తరించటానికి జన్మ కారణం కాదని, జన్మ ఎలాంటిదైనా ఆత్మజ్ఞానం కోసం కృషి చెయ్యవచ్చునని, అంతేగాక ఎంత గొప్ప జన్మ ఉన్నా ప్రయత్నం చెయ్యని వారికి ఆత్మజ్ఞానం రాదని తెలుస్తోంది. కనుక ఓ రామ, ఇంతవరకు నేను చెప్పిన విషయాలన్నిటికీ ఫలితార్థమేమిటో చెబుతాను విను. రామ, మానవుడి మనస్సే అడవి, వాడి ఆలోచనలే చెట్లు. ఈ అడవిలో వాడి పూర్వజన్మ వాసన అనే నది రెండు పాయలుగా ప్రవహిస్తూ ఉంటుంది. శుభవాసన ఒక పాయ, అశుభవాసన రెండవ పాయ. ఈ పాయలలో దేన్ని ఎండగడతావో, దేన్ని పెంచుతావో, అది నీ ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది. యథేచ్ఛసి తథా కురు, ముడొట్వ్యడొట్ప్రడొట్ప16 34. నీకు ఎలా కావాలనుకుంటే అలానే చెయ్యి. నా అభిప్రాయంలో నువ్వు నీ అశుభ ప్రవాహాన్ని మాత్రం ఎండగట్టుకోవాలి. నీవు శుభమతివి, నీ పురుష ప్రయత్నం వల్ల నీ శుభవాసన ప్రవాహాన్ని పెంచుకో.